వేదనస్తన్వంతి పౌంశం శుక్రాం వాయంతి సూరాజనిర్మిజం విపావగ్రే మహీయువాః అధక్కపాపరిష్కృతో వాజాం అభిప్రగారదే విమస్వతోధియో హరిం గిన్వంతి జాతవే తమస్యమర్జయామధిమధోరింద్రపాతమః గంగావ ఆసభిర్దతః పురాణూనం చ సూరయాః గంగాధారా పురాణ్యానామభ్యనూషత ఉదోగ్రే బంధీతయో దేవానామ్ విభ్రజీః సముక్షమానమవ్యజేవారే పునంది ధర్మసిం దూతం న పూర్వచిత్తయాసాసతే మనీషిణాః సమూనామదిందమస్వమశ్చమోషోసీదతి వసౌ నవేత ఆదతపతిర్వచస్సతే ధియః సమృజ్యతే సుకర్మాభిర్దేవో దేవేభ్యః సుతః విదేయదాసు సందధర్మహీరపోవిగారతే సుత ఇందో పవిత్రాభిర్యతో వినీయతే ఇంద్రాయమత్తరిందమశ్చమోష్వాలిభీదతి అభీనాబందే అద్భుతప్రియమింద్రకామ్యం వత్సన్న పూర్వాయో నిజాతం దేహంతి మాతరా ఉన్నానయందవాభరసోమద్విబర్హాతం వ్రజం సమమృష్టదేశాయాశుషో గృహే స్వంధిరం మనోజితం శ్రియావృష్టిం నరన్ జతుః సంవసో నివార్థీవా దివ్యా చ సోమ పుష్యసి పరీచే జిగ్విరో యథాధారా సుతస్య ధావతి సంఘమానావ్యాభ్యయం వారం రాజీవ దానసిః క్షాయనక్కవేపవస్వ సోమధారజా ఇంద్రాయ పాతవే సుతమిత్రాయ వరుణాయ చ అపస్తమాజదామపవిత్రే ధారయాసుతః ఇంద్రాయ రోమవిష్ణవే దేవేభ్యో మధూమత్తమః వాం విహంతి మాతరో హరిం పవిత్రే అద్రుహాః వత్సం జాతం నధేనవః పవమాన విధర్మణి పవమానమహేత్రవచ్చిత్రేభిర్యాసిరశ్మిభిః శరద్ధంతమాం త్రిలిఘ్నదే విశ్వాని దాసుషో గృహే రమ్యాం చ మయం వ్రత పృథివీం చాతీజభృషే ప్రతిద్రాపి వాముంజసా పవమానమహి త్వనా భరోరైనో అపి వాదయమనాః హరిః ఓరోజీదేవో అంధరసుదారమాదయుద్ధవే అపదస్వానం సృతిష్టనసఖాయో దీర్ఘయుక్మనం యోధారయాపాపకయా పరిప్రస్యందతే సుతః ఇందురస్సో నకృత్యాః ందురోషమభీనరస్వమం విశ్వాచ్యాధియా యజ్ఞం నిందంత్యద్రీభిః సుతారో వధూమత్తమా సోమా ఇంద్రాయ మందినాః అభిక్రామంతో అక్షరం దేవాన్ గచ్చంతు గోమదాః నిందురిందాయ పవత ఇతి దేవాసో అబ్రువన్ వాచస్పతిర్మకస్య దేవిశ్వస్యేసా నవోజసా సహస్రధారః పవతే సముద్రో వాచమీంఖయః సోమపదీరీనాం సఖేంద్రస్య దివే దీవే అజం భూషారజిర్భగ సోమః పునానో అర్షతి వజర్విశ్వస్య భూమానో వ్యక్షద్రోదసీ ఉభే సమప్రియా నోషరా భోమరాయ కృష్ణాజ సోమాస కృణ్వతే పద పవమానాస ఇందవ యోజేష్టస్తమాభర పవమానశ్రవార్యం యః పంచదర్శనీరభిరంజేన వనామహై సోమా పవంత ఇందవోస్మభ్యం గాదు విత్తమాః మిత్రాసు బాలా రేపద స్వాధ్య స్వర్విదాః దృష్ణానాథోగ్రేభిస్తినాగోరీ యుగమస్మభ్యమస్తమస్మరన్ వసుదా ఏ భూతాశ్చిద సోమా సోదధ్యాశిరూర్యాసోనర్సదాసోజిగత్నవోభ్యుపాఘృతే ప్రసన్నారస్యాంధసోమర్తోనవృతద్వచాస్వానమనాథతమకన్న భృగవ ఆజావిరత్కే అవ్యతభుజేన పుత్రభూణ్యో సరజారోణయోషాణోణయోని మాసదం దక్షదాధనోమిస్తం భరోదసి హరిష్మిత్రే అవ్యతమేధానయోని మాసదం అవ్యోపాదే విత్పవతే సోమోగవ్యే అధిత్వచి కణిక్రతద్భృఢా హరింద్రశాభ్యే జనికృతం ప్రాణాశిశుర్మహీనాం హిన్వన్మృతస్య దీహీతిం విశ్వావరిః ప్రియా భూవదద్విదా ఉపరతృతస్య భాష్యోరభక్తయద్గుహాపదం యజ్ఞస్య సప్తధామభిరథ ప్రియం తేని కృతస్య ధారజా వృష్టేష్వేరజారయం విమీతే అస్య యోజనాపి సుక్రతోః విజ్ఞానం సప్తమాతరో వేధామసాసతశ్రియే అజం ధ్రువోరజీనాం చిచేతయత్ అస్య వ్రతే సజోషసో విశ్వే దేవాసో అద్రుహాః స్వార్గాభవంతిరంతయోజుషంతయత్ సమీ గర్భమృతామృతో దృశే చారుమజీజనన్ కవిమ్మం గట్టమధ్వరే పూర్వస్పృహం సమీచీనే అభిత్మనా యక్వీరుతస్య మాతరా అన్వానాయజ్ఞమానుషజ్ఞసంజతే కృత్వా శుక్రేభిరక్షభిర్ణోరపవ్రజం దివః ఇంద్రాజితరచీతిమ్రాధ్వరే ప్రభు నాయ వేదసే సోమాయవచముజ్జతం సృజన్నభరామతిభర్జితోషతే హరివారాణ్యవ్యజాగోభీరంజానో అర్షతి తేజసస్థా పునానకృణుతే హరిః పరికోసం మధుశ్చుతమవ్యజేవారే అర్షతి అభివానీర్ణీనాం సప్తనోషత అరీనేతామదీనాం విశ్వదేవో అదాభ్యః సోమః పునానః సంవర్విషద్ధరిః పరిజైభీరనుస్వధాయింద్రేణ జాయి పరథం పునానో భాగద్భాగద్భిరవర్త్యః పరిసప్త్యర్నవాజయుర్దేవో దేవేభ్యః స్తుతః జానసిః పవమానో విధావతి సఖాయ ఆనిషీరత పునానాయ ప్రకాయత శిశుమ్మయజ్ఞేత్పదే భూషత శ్రియే సమీ వత్సన్న మాతృభిః సృజతాగజ సాధనం దేవాభ్యా అమ్మరమభిద్విషవసం పునాదా దక్ష సాధనం యథాయ వీతజే యథా విత్రాయ వరుణాయ సంతామః హస్మభ్యం తావసుభిరమభివానీరనూషత గోభిష్టే వర్ణమభివాసయామసి సనో మదాలాంబతయిందో దేవత్సరాసి సహే వసక్యే కాదువిత్తమో భవ సమే మిగృధ్యాత్మదారక్షసంగం చిదత్రిణం అపాదేవం ద్వయుమం భోయుజోహినః సంవత్సకాయో మదాయ పురాణమధిగాయత శ్రీగంధయజ్ఞే స్వాదయంతగూర్తిభిః సంవత్సీవ మాతృభిరిందర్హిన్వానో అజ్జతే దేవాయీర్మదో మతిభిః పరిష్కృతః అయం రక్షాయ దాదనోయం సర్ధాయ వీతయే అయం దేవేభ్యో మధుమత్తమః సుతః గోమన్న ఇందో అశ్వవత్సుతః సురక్షధన్వ సుజిన్ దేవర్ణమధికోషోదీధరం హరీణాం పదయిందో దేవచ్చరత్తమ సఖే వదఖేనర్యో రుచే భవ సనే విద్మవత్మదాదేవం కంచిదత్రిణం ఆహ్వాందో పరిపాదో అపద్వయం ఇంద్రమచ్చ సుతాజిమే వృషాణం జంతు హనాయ సృష్టీ జాతాయుందవస్వర్విదా అయంబరాయతానతిరింద్రాయ పవతే సుత సోమోజేత్తస్యచేతదియతావితే అస్యేదింద్రోమదేష్వాద్రాభం గృహ్ణీతానసిం వజ్రం చ వృషాణం వరత్సమత్సుజిత్ రథన్ వాదో భజాగ్రేభిరింద్రాయేందో పరిశ్రవ యుమంతం దుష్మమాభరాస్వర్విదం ఇంద్రాయ వృషాణం మదం పవస్స విశ్వదర్శత సహస్రయామాపధిగ్రీచక్షణ అస్మభ్యం గాదు విత్తమో దేవేభ్యో మధుమత్తమ సహస్రం గాహి పతిభిః కణిక్రదత్ అమస్వదేవీతజయిందోధారాభిరోజస ఆరళసం మధుమాన్సోమరసద సమజ్రత్సాభూత ప్రదయింద్రం మదాయ వాదు ేమాసో అమృతాయకం ప్రాపు ఆనస్సుతాతయిందవః పునానాథావతారయం వృష్టిద్యావోరీత్యాపస్వర్విదా సోమః పునాన భూర్మిణాభ్యోపారం విధావతి అగ్రే వాచః ప్రవమానః కలిక్రదత్ దేభిర్హిన్వంతి వాజినం వరే క్రీళందవత్యవిం అభిత్రే పృష్టం హతయ సమస్వరన్ అసర్జి కలసాభిమేదప్యర్ణవాజయు పునానోవాచం జనయన్నదిష్వరత్ అపతేర్జతో హరిరదిపరాం శిరం అభ్యర్షన్ స్తోతృభ్యో వీరభ్యసా అజాపావస్వదే భజర్మధోర్ధారా అదృక్షత రేభన్ పవిత్రం పర్యేడి విశ్వతీతోషిందాసుతం సోమోజముత్తమం కవి ధన్వాో అబ్స్వా అంతరాసుషాభసోమద్రీభిః నూనం పూనానోదీభిః పరిశ్రవాదబ్ధస్వరవిందర సుతేజిద్వాప్సుమదామో అంతసా శ్రీణంతో గోభిరుత్తరం పరీదు బాధశ్చక్షదేవమాదనక్రదురిందుర్విచక్షణ పురాణస్వోపదారయాపోపదానో అర్షసి ఆరత్నదాయోనీ మృతశ్చీతస్త్యుత్సో దేవహిరణ్యజా దుహానమోధర్దివ్యం మధుప్రజం రత్నం సదస్తమాసాదత్ ఆవృచ్యం ధరుణం భాజర్షదిర్భూతో వీదక్షణ పునాదస్వాజాగ్రే విరవ్యో బాధే పరిత్రియ అభవోంగీరస్తమో మధ్వా యజ్ఞం మే విక్షణ సోమో మేద్వాతే కాదు విత్తమర్షిర్విక్షణ భవోదేవీతమాధూర్యం రోహయో దివి సోమాపురుపాన స్వోత్రభిరధిష్టభిరవీనా అశ్వరేవ హరితాయాతిధారయా మంద్రయాతిధారయా అనూపే గోపాన్ గోభీరక్షా సోమో దుర్ధాభీరక్షా సముద్రన్న సంవరణాన్యగ్మన్మందీమదాయతోసతే ఆదో మధుపానో అద్రేభిస్తిరోవారాన్యజ్జయా జనో నపురి సంభోర్విభద్ధరితరోవనే సమావృతే తిరో అన్వాణిషో నీలే సత్యన్నమాజయో అనుమాజ్య పవమానోపదేశిభిత్రేర్మిక్పభిర్ణ విద్యే అన్న ప్రజామశిరోగ్రే విరచ్చాకోసం వధస్తుతం ఆగర్జతో అర్జునే అర్జే అవ్యధ ప్రియ సూనున్నమద్యాన్వసోరసారథం నదీష్కపస్ అభిలోమాద ఆజవః పవంతే మధ్యం వదం సముద్రశ్రాధీవిష్టవీమీషిణో మత్సరాధ సర్విదా తరత్సముద్రం ప్రవమాన భూర్విరాజా దేవృతం బృహత్ అర్హం మిత్రస్య వరుణస్య ధర్మణా ప్రగంబాలృతం బృహత్ దర్జే భానోహర్యతో వీతక్షణో రాజా దేవస్య ముద్విజా ఇంద్రాయమదేవదస్వామో మరుత్రదే సుత సహస్రధారో అత్యవ్యమర్షదిగమీ భజంత్యాయవా పునాదనయన్మలిం కవిస్వామో దేవేషూరణ్యతి అపోవదాన పరిగోభిరుత్తరస్వీగన్వనేష్మవ్యత సభాగం సోమరారణ సఖ్యయిందో దివే దీవే పురోణీ బ్రో నిచారంధి మామవ పరిధీంగ్రదిదాంధి ఉదాహరణముత సోమతే దివా సఖ్యాయ బ్రభూధాని ృణాగమం ప్రమనిషూయం పరస్య గుణాజీవ్యమ సృజ్యమాన సుహస్త సముద్రే వాచ విందసి రయం పిశంగం బహులం భూదస్పృహం పవమానాభ్యర్షసి ధ్యానో వాజే పవమానో అవ్యయే వృషావసక్రదో వనే దేవానాం సోమపవమానకృతం గోభీరంజానో అర్షసి అమరస్వరాజాతేష్టాలిముద్రం ప్రథమోషాలజో దేభ్య స్వమవచ్చర సోమవస్వ పరిపాక్షిమో దివ్యా సోమధర్మాధి స్వాం విప్రా సోమతిభిర్విచక్షణ శుభ్రం హింవంతి భీతిభ అపరమానాదృక్షణ పవిత్రమధిధారయ మరత్సరా ఇంద్రియాహయా మేధామభిప్రజాంద్రిజోదార పరిగోధమర్షదీంద్రుయాన శ్రోతృభ జనయన్ జోర్మందనా అవీవ సద్గాక్రణ్వానో నిర్నిజం పవస్వమధూమత్తమయింద్రాయ సోమక్రతుమోమదా మహిద్యుక్షతమోమదా అభ్యక్రమీరుచావాజన్నైతీమాలిమత్తమృతత్వాయ ఘోషజానవద్భోద్యంగోన్మృతేన విప్రాసహాభిలే దేవానాం సుమ్నే అమృతస్వారుణోజేరస్వాంశానసుహారయాదుభిప్పవతే మదింతమోర్విహపామీవ యుశ్రియాప్యా అంతరస్వ నో నిర్గాజసేగవ్యమశ్యం వర్మీవ ధృష్ణమారూజ ఆసో తాపరీషం చదాస్వన్న స్తోమభక్తురం రజస్థురం మహక్రక్షబోధపృతం సహస్రధారం ఋషభం పాజోవృతం ప్రియం దేవాయజన్మానే ఋతజాతో విపావృషే రాజా దేవృతం బృహత్ అభిజుమ్నం బృహజ్జయపతే గీహి దేవదేవయు వికోసం మధ్యమం యుంగ ఆవచ్చస్వ సుచక్షసంబోసుతో విశాంబంధిర్న విశ్వజీ వృష్టిం దివః పరమస్వదీతిమపాంజిన్వాగవిష్టజేధియాముద్యం మా సచ్యుతం సహస్రధారం ఋషభం దివోరు ఇష్టావసూ నిమిఘ్రాతం విజ్ఞే జనజంతమత్య ప్రతపంచ్యోతిషాతమా సృష్టోదత్తమిర్నిర్మిగం దృఢాత్మస్య సంసరసేయోవసూనా రాజామా నేతాయిళానా సోమోజస్సుక్షితీనా యంద్రపిద్య మరుతోయమనాభకాయన విత్తరుణాకరా మహేంద్రమసేమహే ఇంద్రాయ సోమపాతేంద్రభిర్యత స్వాయుధోమచింతమస్వధూమత్తమ ఇంద్రశాదీ సోమధానమాసముద్రమీవ సింధవ దుష్టో మిత్రాయరుణాయ వాజవే జివోభిష్టంభవుత్తమ పరిప్రధన్వేంద్రాయ సోమస్వాదరుమిత్రాయ పూర్ణే భగాయ ఇంద్రస్తే సోమసుతశ్చ మేజాక్రచ్చే దక్షాయ విశ్వేశదేవా దేవామృతాయ మహేక్షయాయ సుక్రో అర్షదివ్యః పీయూషాః అవస్వ సోమ మహాంతముద్ర పిదా దేవానాం విశ్వాభిరామ శుక్రపవస్వ దేవేభ్య సోమ దివే పృథివ్యై సంచ ప్రజాలై దివో ధత్తాది శుక్రపీయూడ సత్యే విధర్మన్వాజీవస్వ అవసోమద్యుమ్నేదోధారో మహాపవీ రామలో పూర్వ నృభిర్యేమానోజ్ఞాన పూతరద్విశ్వాని మంత్రస్వర్విద్ ఇంద్రపునాన ప్రజామూరాన కరద్విశ్వానిద్రవీణాని భగవత్వేదక్షాయాశోరక్తో వాజీధరాయ సంతే సోతారోగసమ్మదాయ పునంది సోమం మహేజ్యుమ్నాయ సుసంజ్ఞానం గణిం గృజంతి పవిత్రే సోమం దేవేభ్యయిందుం ఇందః పవిత్రదారుర్మదాయాపముపస్థే కవిర్భగాయ విభర్తితార్విందశ్చనామయేన విశ్వాని వృత్రాజఘాన విభంజస్య విశ్వే దేవాసోగోభిః శ్రీతస్య నృభిః సుతస్య నసో బాలో అక్షాసహస్రధారస్థిర పవిత్రమనిమానభవ్యం సభాజక్షాసహస్రేత అద్భుర్మృజానో గోభిః శ్రీణానః ప్రసోమయాయీందస్య కుక్షాగభిర్జే బాలో అద్రిభిః సుతః అదర్జివాజీర పవిత్రమింద్రాయ సోమసహస్రధారః అంజంతే నమ్మద్వోదసేనేంద్రాయ వృష్మయింద్రం మదాయ దేవేభ్యస్వామృతాపాదసేపోవసానం హరిం వృజంతి ఇంద్రరింద్రాయ దోసతే నిదోసతే శ్రేణం రుగ్రోరిణం నవః పరియోషప్రదం వవాజసాదసేపది వృత్రాణి రక్షణీః దృఢస్తరధ్యారుణజానీయసే అనరిత్వా సుతం సోమపదామతి మహేశమర్యరాజ్యే వాజాంగిపవమాన ప్రగాఢతే అజీవీజలో విపవమాన సూర్యం విధారే సక్మనాపజా గోజీరారంభమాన పురం ధ్యా అమృతమధ్యేష్మృతర్మృత్య దారుణ సదాదరోమాజమక్షాసలిష్యత అభ్యభిరవాదాదర్జిరోత్సన్నగంజనపానమక్షీరం సర్యాభిర్నభరమానోగమస్తో ఆదీంకేజిత్పశ్చమానాదాప్యం వసృతో దివ్యా అభ్యారూఢత వారం నేవస్య వికావ్యోన్ముదే చేసోమప్రసమావృత్తపరిగణో మహేవాజాయశ్రవాసే దియం లఘుః సత్వన్నా వీరవీర్యాయతోదయ దివ్యేయోనం పూర్ణం యదుఃఖ్యం మహోగాహాదివాలిరధుక్షత ఇంద్రామభిజాయమానం సరస్వరన్ అదయ ఇమే పాపమానరోదసీ ఇమా చ విశ్వాభువనాభిమద్మనా యూధేన నిష్కామేషవో విదిష్టసే సోమ పురాణో అవ్యయేవాదేశుర్నక్రీలం పవమానో అక్షా సహస్రధార సరవాజహిందూ ేంద్రాజేంద్రుఃపవదే స్వాదురూర్మి రాజతర్వరివో విద్రాయోధా సపవస్వత మాన ప్రధన్యోన్సేధం రక్షాం శివదుర్గాని స్వాయుధ సాధ్వాన్సో మశత్రూన్ అజారుచాహరిణ్యాపునానోస్వాజేగాంజనస్వయుగ్మభిస్సూనోనస్వయుగ్మభిధారాగుదశ్చరోచతే పునానోహరుడోహరీ తిస్రాయధ్రూపాపరియాత్రిగ్మభిస్సప్తాస్యేభిర్ఋగ్మభిః త్వం జత్వా నీనాంబీజోపసుతం వాజభిర్మజ్జయసి స్వాదమాదిదస్య ధీతిభిర్దమే రావతోనసామద్యారణంతిధీతయాధాతోరూఢే గర్వజోదధేరోచమానోపజోదధే పూర్వామల ప్రజలం జాతికేకి తత్సంరస్తభిర్యతతే దర్శతోరథోదైవ్యోదర్శతోరథా అగ్మన్ లబ్ధాని పౌంసేంద్రం చైత్రాయ హర్షయన్ వజ్రస్తయద్భవసో అనాభచ్యుత సమత్స్వనాభచ్యుత వ్రతానిగరానాం సక్షారిష్టం హృతం విడగ్ బ్రహ్మా సుందీంద్రాయేందో పరిశ్రమ జరాజీభిరోషాధీభిః పర్ణేభిస్వగుణానాం అస్మభిర్జుభిర్హిరంజవంతమిచ్చతీంద్రాయేందో పరిశ్రమ సారురహంతతో విషగోపల ప్రక్షిణీ ఘనా నానాధియో వసూజవో నృగాజీవతస్థిమేంద్రాయేందో పరిశ్రమ అశ్వోగోళా సుఖం రథం హసరామోపమంత్రిణా సేవో రోమన్ పంతౌ భేదౌ వారిన్ మండూకాయిచ్చతీంద్రాయేందో పరిశ్రమ సర్జనావాజిదోపమింద్ర పిబదురత్ర బలం దధాన ఆత్మనీకరిష్యన్ వీర్యం మహదింద్రాజేందో పరిశ్రమ ఆపరస్వదిగాంబరాధీకాత్సోమేద్వేల సత్యేన శ్రద్ధజాతపదాసుకైంద్రాజేందో పరిశ్రమ అర్జన్యావృద్ధం మహిళం తం సూర్యస్తాభారతి అంగరం సర్వాభ్రంతం సోమేన సమాదృంద్రాజేందో పరిశ్రమ ఋతమదం సత్యం నత్యం వరం సత్యకర్మన్ శ్రద్ధాంబరం సోమరాజం ధాత్రాపరిష్కృతయింద్రాజేందో పరిశ్రమ సత్యముగ్రస్య బృహద సంసవందిరం శ్రవా సంయంతి రసిలోరసా పునానో బ్రహ్మనాభరయింద్రాజేందో పరిశ్రవ ఎత్ర బ్రహ్మాపరమానసందంబదన్ గ్రామ్నాథో మే మహీయతే సోమే ఆనందం జనయన్నింద్రాజేందో పరిశ్రవ యత్ర జ్యోతిరజస్రం యస్మిన్ లోకే స్వర్హితం తస్మిన్ మాం దేహి పవమానామృతే లోకే అక్షీత ఇంద్రాయేందో పరిశ్రవ యత్ర రాజా వైవ స్వతో యత్ర వరోధనం దివః యత్రామోర్యహ్వధీరావస్తత్రమామృతం కృధీంద్రాయేందో పరిశ్రవ యత్రానుకామం చరణం దివః లోకాయత్రజ్యోతిష్మందస్తామృతీంద్రాయేందోపరిశ్రమాయత్ర భ్రద్రశ్చ విష్టవం స్వధాయత్రమామృతం ృధీంద్రాయేంద్రోపరిశ్రవేంద్రోపరిశ్రవేంద్రోపవమానశ్చామీత్ అమాగస్వ ప్రజాస్తే సోమాభిధన్మనైంద్రాయేందోపరిశ్రవ మంత్రకృతాం సోమై కశ్యోద్వద్భయం గిరా సోమం నమశ్చరానం జ్ఞే వీరుధాం పరిలింద్రాయేందోపరిశ్రవ సప్తయోనారూజా సప్తహోకార విద్విజా దేవాదిత్యాయే సప్తదేభిః సోమాభిరక్రణీంద్రాయేందోపరిశ్రవ జగత్తే రాజన్ శ్రుతం హరిస్తేన సోమాభిరక్రణ అధాదీమా బాణస్తాదీం మోచ నక్కింద్రాయేందోపరిశ్రవ జగ్రదత్పరమం పదం విష్ణోల్లోకే మహీయతే దేవైకర్ణభిస్తమామృతీంద్రాయేందోపరిశ్రవ యత్రదత్తరవాయ్యం భూతానామధిపతిం భావభావీ యోగీ తదత్తమామృతం కృధీంద్రాయేందోపరిశ్రవ యత్ర లోకాస్తలోచయ శ్రద్ధయా తపసాజితా తేజస్తయత్ర బ్రహ్మ జగద్రమామృతం కృధీంద్రాయేంద్రోపరిశ్రవ యత్రేవామాత్మానస్యేంద్రాశ్చ మరుద్గణాః బ్రహ్మా జయత్ర విష్టశ్చతత్రమామృతం కృధీంద్రాయేంద్రోపరిశ్రవ యత్ర గంగా చ యమునా చ యత్ర ప్రాజీ సరస్వతీ యత్ర సోమేశ్వరో దేవస్తత్రమామృతం కృధీంద్రాయేందోపరిశ్రవ విశ్వేశ్వరాయ నమః. అగ్రే బృహన్నృషదా మూర్ధో అస్తాం యజ్జగన్వాన్ తమసో జ్యోతిషాఘాత్ అగ్రర్భాగుదాస్వంగాజాతో విశ్వాసద్వాణ్యప్రా స జాతో గర్భో అధిరోదశ్రోదగ్నేతారుర్విభృతమోషధీరు దిక్తస్థిపరితమాం జగత్తోన్నమారభ్యో అధికనిక్రదద్గా విష్ణోరిచ్చారమస్త విద్వాన్ జాతో బృహన్నభివాది తృతీయం ఆచార్యో అక్రస్వంశో అభ్యర్థం చత్ర అతముత్వాభిర్మృతో జమిత్రీరం నామృతం ప్రతీతరం చెన్నైః కాయీం ప్రత్యే పునరన్యరూపాధిత్వం విక్షువానోషేషు హోతా హోతానం చిత్రరథమధ్వరస్య యజ్ఞస్య యజ్ఞస్య కేతుం మృసంతం ప్రత్యర్థిం దేవస్య దేవస్య బంధాయాత్మా అగ్నిమతీతిం జనానాం సదువర్ధాన్యధపేదానా నివసానో అగ్నిర్నాభా పృథివ్యాః అరుణో జాతః పతయినాయా పురోహితో రాజన్యక్షీరదేవాన్ ఆయుద్యావాభిజీవిష్టాభిష్టవిద్వాంభోద్రేణిష్ట ోత్రముత గోత్రం జనా ధాతాది ద్రవినోదారుడావా వయమ్ కృణవామాహవీంసి దేవో దేవాన్యజత్వజ్ఞరణం ప్రవోహమిద్వాన్సోధాద్భరాన్సోన్కల్పయాతి అగ్నిష్టద్విశ్రమాేనాదిద్వాన్యేభిర్దేవాదక్షాణయజ్ఞస్య మన్వసే మధ్యా అగ్నిష్టోదాక్రద విద్విజానంజక్షో దేవాదాది విశ్వేషాభ్యధ్వరామణీకం చిత్రం కేతుంజనీదాత్వాజాన సహాయస్వృతీరముక్షాస్వార్ఘాయుమతీర్విశ్వజన్యాద్యా పృథివీయం ద్వాస్తాయం ద్వాజనీమాజాన విద్వాన్ పీద్రయాణం జుమదగ్నే సమిధానో విభాహి జోరాజన్నరతి సమిద్ధోరౌద్రోరక్షాయ దృఢమాగిద్ధిభాతి భాతా బృహదాసిరుసీపాయన్ కృష్ణాంజయోజ్జనయోఢా బృహద పిదుర్జా భాయం దివో వసోభిరగతిర్విభాతి భద్రో భద్రయాతమాన ఆఘాతం జాలో అభ్యేదిభస్తాభిరగ్నిష్టంద్రసద్భిర్వన్నైరీరామమస్తాదో బృహదో నగ్నో నింధానాస్వచ్చ శివస్య ృష్ణాృహదస్వామాజామస్చిత్రేనాయ భావాదవంతే రోజమానస్ బృహదస్సువ జ్యేష్టేస్తే క్రేణుమర్వృష్టే సర్భాజిర్నక్షజా అష్టజుట్పాదోదృధానమేర్దేహమానస్వలయం నియుద్ధీః రత్నేభిర్జోరసద్భిర్దేవతమోభిరేభిరగర్భాదివిద్వాః సాపక్షిమీనాదరత్తి జివత్వే దివ్యోరాదనిర్యోపత్యోః అర్థేసుజగస్సుజుగేభిరస్వైరవస్వద్ధీరవస్వాంగేరగమ్యాః ప్రదేయక్షిపదాయోగోయసాంజోహమేడు ధన్వన్నివ ప్రభాసిమగ్నిక్షే పూర్వే ప్రతరాజన్ వాజనాదో అభిసంతరం జిగావృష్ణమీవ వ్రజం జీష్ట దూతో దేవానామధిమత్యానామందర్మహాంకరోచన శ్రీరంగ్యం వర్ధయంతీ మాదాభక్తిసనశ్యమానాది ప్రవదాయాజిహర్జంజిగీషదేవృష్ట మూరా మూరకమయంతీ గైత్రమహిత్తమగ్నేత్తమంగవిత్సేస్తరజిహ్వజాతం రే లిఖ్యతే యువతిం విశ్వదిస్సన్ కోజిజ్జాయతే సనజాసులం జోవనే తస్థౌ ఫలితో ధూమకేతుః అశ్వాదావో వృషభో న ప్రమే దిశచేతసోజం ప్రమయం ప్రమత్తాః సర్వోక్తిరే రతస్కాదామనగూరసలాభిర్దవీరభ్యాధీతాం ఇయమ్ తే అగ్నేరవ్యాధీమీకాయుక్వారసం న సుజయద్భిరంగైః బ్రహ్మదేదాతమేదో నమశ్చేయం జగీశ్వరమిబద్ధానీభూత్ రక్షాలోహేతనయాని దోకారక్షోదరస్తన్వో ప్రయుచ్ఛన్. ఏకస్వద్రో ధర్మోదీరామస్మద్ధృతో భూరి జన్మా విచష్టే మధ్యే నిహీతం పదం వే సమానం నీలం వృషగోపదానాస్సంజ్ఞిరేమీతర్వాదీభి పదం కవయో నిపాన్నిగుహానామానిరే పరాయి మాలినీ సందే మిత్రాదిగ్ఞర్వర్ధయంతి విశ్వశనాభిందరతో ధ్రువస్ గవే మృతయసుజాగమిడో వారాయ ప్రతిభస్వం అధీవాదం రోదీవాదానే హృదైరన్నైర్వాధూనా సప్తస్వృరూషీర్వాదానో విద్వాన్మధ్వబుజ్జారాధిషేకం అంతర్యే మే అంతరిక్షే పురాజా ఇచ్చన్ భవ్రిమా విదత్పూషణస్య సప్త మర్యాదా కవయస్తదక్షస్తాదామే కాలిలభ్యం భూలోకాత్ ఆయోర్ఘస్కంభూపమస్య నీలే పదాంబి సద్గే ధర్మే ఋతస్థౌ అదస్య దచ్చ పరమే వ్యో మందక్షన్మన్నదీతే రుపస్థే అగ్నిర్ఘన ప్రథమజాదృశ పూర్వ ఆయోనివృషమశేను భద్రంగో అభివాదయమనా ఓ